Book 2 23 23 تعلم اللغات الأجنبية విదేశీ భాషల్ని నేర్చుకోవడం أين تعلمت الإسبانية؟ మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు هل تتكلم ايضا البرتغالية؟ మీరు పోర్చుగీస్ కూడా మాట్లాడగలరా? نعم، واتكلم ايضا شيئا من الايطالية. అవును. అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను. ارى انك تتكلم بشكل جيد جدا. మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. اللغات متشابهة إلى حد ما. ఈ భాషలన్నీ ఒకే రకంగా ఉంటాయి. أستطيع أن أفهمها جيدا. నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను. لكن التكلم والكتابة شيئا صعب. కానీ మాట్లాడడం మరియు వ్రాయడం కష్టం. وما ازال اعمل اخطاء كثيره నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను ارجو ان تصحح لي دائما దయచేసి ప్రతిసారి నన్ను సరిదిద్దండి نطقك جيد تماما మీ ఉచ్చారణ చాలా బాగుంది عندك لكنه بسيطه మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు. يستطيع الشخص ان يعرف من اين انت. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు. ما هي لغتك الام؟ మీ మాతృభాష ఏమిటి؟ هل انت تتعلم في دوره لغات؟ మీరు భాషకి సంబంధించిన ఏవైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? أي منهج تستعمل؟ మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? لا أعرف اسمه في الوقت الحالي. ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు. العنوان لا يخطر على بالي. దాని శీర్షిక నాకు గుర్తు రావటం లేదు. لقد نسيته. నేను దాన్ని మర్చిపోయాను.